ఉపదేశం యొక్క ఉపసంహారము. ఇతి నతమవలోక్య శిష్యవర్యం సమధిగతాత్మసుఖం ప్రబుద్ధతత్వం ప్రముదిత హృదయ సదేశికేంద్ర పునరిదమాహవచ పరం మహాత్మా. 522. ఇతి ఈ విధముగా నతం నమస్కరించుచున్నట్టియు సమధిగతాత్మసుఖం పొందబడిన ఆత్మానందము కలిగినట్టియు ప్రబుద్ధతత్వం తెలియబడిన తత్వముగల శిష్యవర్యం శిష్యశ్రేష్ఠుని అవలోక్యచూచి సహా మహాత్మా మహాత్ముడైన దేశికేంద్ర గురుత్తముడు ప్రముదిత హృదయం సంతసించిన హృదయము కలవాడై పునః తిరిగి ఇదం ఈ పరం గొప్పదైన పచహ వాక్యమును ఆహ పలికెను. బ్రహ్మ ప్రత్యసంతతి జగదతో బ్రహ్మైవ సత్సర్వత పశ్యాధ్యాత్మదృశా ప్రశాస్త్రమనసా సర్వాస్వవస్థాస్వపి రూపాదన్యదవేక్షితుం కమభితశ్చక్షుష్మతాం విద్యతే తద్వద్భహ విదః సతః కిమపరం బుద్ధిర్విహారాస్పదం. 523. జగజ్జగత్తు బ్రహ్మ ప్రత్యేసంతతేహ బ్రహ్మరూపమైన జ్ఞాన ప్రవాహమే. అతః ఆ కారణము వలన సర్వతః నలువైపులను సత్సద్రూపమగు బ్రహ్మైవ బ్రహ్మనే సర్వాసు అపి సమస్తమైన అవస్థాను అవస్థలయందు అధ్యాత్మదృశ ఆధ్యాత్మదృష్టితో ప్రశాస్త్ర మనసా ప్రశాంతమైన మనస్సుతో పశ్యచూడుము. చదుష్మతాం నేత్రములు కలవారికి అభితః చుట్టూ ప్రక్కల అవేక్షితుం చూచుటకు రూపాత్ రూపము కంటే అన్యత్ భిన్నమైనది విద్యతే హి ఉన్నదా? తద్వత్ అటులనే బ్రహ్మవిదః బ్రహ్మవేత్త యొక్క బుద్ధేహ బుద్ధి యొక్క విహారాస్పదం ఈ విహారమునకు స్థానము సతః సత్తెన బ్రహ్మ కంటే అవరం భిన్నమైనది. కిం ఏమి ఉన్నది? ఉపదేశం యొక్క ఉపసంహారము. 586. కస్త పరానందరసానుభూతి ముత్సృజ్య శూన్యేషు రమేత విద్వాన్ చంద్ర మహాహ్లాదిని దీప్యమానే చిత్రేందుమాలోకయితుం క ఇచ్చేత్. 524. తాం ఆ పరానందరసానుభూతిం సర్వోత్కృష్టమైన ఆనందరసానుభూతిని ఉత్సృజ్య విడచి కహ ఏ విద్వాన్ విద్వాంసుడు కూన్యేషు శూన్యవస్తువులేందు రమేత క్రీడించును. మహాహ్లాదిని ఎక్కువగా ఆహ్లాదకరుడైన చంద్రచంద్రుడు దీప్యమానే ప్రకాశించుచుండగా చితేందుం చిత్తరుపులోనున్న చంద్రుని ఆలోకయితుం చూచుటకు కహ ఎవడు ఇచ్చేత్ ఇచ్చించును. అసత్పదార్థానుభవే నకించి నహ్యస్తి తృప్తిర్న చదుహకహానేహ తదద్వయానందరసానుభూత్యా తృప్తః సుఖం తిష్ఠ సదాత్మనిష్టయ. 525. కించిత్ అసత్పదార్థానుభావే అసత్తులగు పదార్థములను అనుభవించుటలో ప్రయోజనమేమియు నా లేదు. తృప్తిః జతృప్తి నాస్తి హి లేదు కదా. దోహఖహాని చ దోహఖనాశము కూడా నా లేదు. తత్ ఆ కారణము వలన అద్వయానందరసానుభూత్యా అద్వితీయానందరసము యొక్క అనుభవముచే తృప్త అహతృప్తి చెందినవాడవై సదా ఎల్లప్పుడును ఆత్మనిష్టయ ఆత్మనిష్టలో సుఖం సుఖముగా తిష్ట ఉండుము. స్వమేవ సర్వతః పశ్యన్ మన్యమానః స్వమద్వయం స్వానందమనుభుజ్ఞాన కాలం నయ మహామతే. 526. హే మహామతే, ఓ గొప్ప బుద్ధగలవాడా, సర్వతః అంతటను స్వమేవ తననే ఆత్మనే పశ్యన్ చూచుచు స్వంతనను అద్వయం ద్వితీయరహితునిగా మన్యమానః తలచుచు స్వానద్దం ఆత్మానందమును అనుభుత్థానం అనుభవించుచు కాలం కాలమును నయ గడపుము. శ్రీవివేక. 87. శ్రీవివేక చూడామణి అఖండబోధాత్మని నిర్వికల్పే వికల్పనం వ్యోమ్ని పురః ప్రకల్పనం తదద్వయానందమయాత్మనా సదాశాంతిం పరామేత్య భజస్వ మౌనం. 527. అభండడోధాత్మని అఖండజ్ఞాన స్వరూపమును నిర్వికల్పే నిర్వికల్పమును అగు ఆత్మయందు వికల్పనం వివిధ వస్తుకల్పనము వ్యోమ్ని ఆకాశమునందు పురః పట్టణము యొక్క ప్రకల్పనం కల్పనమే. తత్ కారణము వలన అద్వయానందమయత్మన అద్వయానంద స్వరూపముతో పరాం కా గొప్పదైన శాంతిం శాంతిని ఏత్యపొంది సదా ఎల్లప్పుడును మౌనం మౌనమును భజస్వ పొందుము. డబ్ల్యూ తూష్టిమవస్థ పరమోపశాంతి బుద్ధే రసత్కల్ప వికల్పహేతో 8 బ్రహ్మాత్మన బ్రహ్మవిదో మహాత్మనో యత్రాద్వయానందసుఖం నిరంతరం 528 కారణ యముగ యత్ర ఏ అసత్కల్ప వికల్ప హేరోహ అసత్తులైన వికల్పములకు భూతమైన బుద్ధేహ బుద్ధి యొక్క తూష్టిం అవస్థ నిశ్రి ఉండుటయే. పరమాద గొప్పదైన ఉపశాంత శాంత తూప్లిమవస్థయందు బ్రహ్మవిద బ్రహ్మవేత్తయైన మహాత్మన మహాత్మనకు బ్రహ్మాత్మన బ్రహ్మరూపమున నిరస్తరం నిర్విఘ్నమైన అద్వయానంద సుఖం అద్వయానందరూపమగు సుఖముండునో నాస్తి నిర్వాసనాంద్రౌనాత్పరం సుఖకృదుత్తమం విజ్ఞాతాత్మస్వరూపస్య స్వానందర్సపాయిన. విజ్ఞాతాత్మస్వరూపస్య తెలియబడిన ఆత్మస్వరూపముగల శ్వాసాందర్పపాయన ఆత్మానందరసమును ఆస్వాదించు జ్ఞానికి నిర్వాసనాత్ వాసనాశూన్యమైన మౌనాత్మౌనము కంటే పరం విభిన్నమైన సుఖకృత్ సుఖమును కలిగించు ఉత్తమం ఉత్తమమైనది నాస్తి లేదు. 529 ఉపదేశము యొక్క ఉపసంహారము 667 గచ్చంస్తి పన్ను వవిసన్ శయానో వాణ్యథాపి వాయథేచ్ఛయ వసిద్ విద్వాన్ ఆత్మారామ సదా మునియః. 530 విద్వాన్ ఆత్మవేత్తయు సదా ఎల్లప్పుడును ఆత్మరమ ఆత్మయందే క్రీడించు మునిజ్ఞాని గచ్చన్నడుచునైనను ఉపవీసెన్ కూర్చుండియైనను శయానః వాజసేనించియైనను అన్యథాపి వా మరియొక విధముగానైనను యథేచ్ఛయా ఇచ్ఛానుసారముగా వసేత్ నివసించవచ్చును. నా దేశకాలసన దిగ్యమాది లక్ష్యాద్యపేక్ష ప్రతిబద్ధ వృత్తే 8 సంసిద్ధ తత్వస్య మహాత్మనోస్తి స్వవేదనేక నియమాద్యవస్థ. 531 ప్రతిబద్ధ వృత్తే నిగ్రహింపబడిన మనోవృత్తి కలవాడును సంసిద్ధతత్వస్య సిద్ధమైన అనగా తెలియబడిన తత్వముగల మహాత్మనః మహాత్మనకు దేశకాలసనదిగ్యమాది లక్ష్యాద్య పేజ్ దేశకాలసన దిశల నియమము మొదలగువాని యొక్కయు లక్ష్యాదుల యొక్కము అపేక్ష అనగా ఈ దేశమున ఈ కాలమున ఈ ఆసనమున ఈ దిక్కునందు ఈ లక్ష్యమును గూర్చి ధ్యానింపవలెను ఇత్యాది నియమముల అపేజ్ నాస్తి లేదు. స్వవేదనే తన్ను గూర్చి తాను తెలుసుకొనున్నప్పుడు నియమాద్యవస్థ నియమాదుల అవస్థ కాయేమి ఘటోయమితి విజ్ఞాతుం నియమహకో స్వపేక్షతే వినా ప్రమాణసుష్ఠుత్వం యస్మిన్ సతి పదార్థధియః. 532 యస్మిన్ సతి ఏది ఉన్నప్పుడు పదార్థధియః పదార్థముల జ్ఞానము కలుగునో అట్టి ప్రమాణసుష్ఠుత్వం వినా చమీరాది ప్రమాణముల సౌష్ఠవము తప్ప అయం ఘటః ఇతి విజ్ఞాతుం ఇది ఘటము అని తెలిసి కొనుటకు ఈను ఏ నియమః దినియమము అపేక్షతే అపేక్షింపబడును. 588 శ్రీవివేక చూడామణి అయమాత్మా నిత్యసిద్ధః ప్రమాణే సతి భాసతే నదేశం నాపి వా కాలం న శుద్ధిం వావ్యపేక్షతే. 533 నిత్యసిద్ధః నిత్యసిద్ధమైన అయం ఈ ఆత్మా ఆత్మ ప్రమాణే సతి ప్రమాణము ఉన్నప్పుడు అనగా ఆత్మను తెలుసుకొనుటకు తగిన శాస్త్రగురుపదేశాది ప్రమాణము లభింపగనే భాసతే భాసించును సాక్షాత్కరింపబడును దేశందేశమును నా అపేక్షతే అపేక్షింపదు కాలం అపి వా కాలమునుగూడా నా అపేక్షింపదు శుద్ధిం వాపి బాహ్య శౌచాదికమునైనను లేదా దేశాది శుద్ధినైనను నా అపేక్షింపదు. దేవదత్తోహ మిత్యేతద్విజ్ఞానం నిరపేక్షకం తద్వర్భమవిదోప్యస్య బ్రహ్మాహమితి వేదనం. 534 అహం నేను దేవదత్త అహదేపదత్తుడను ఇతి అని ఏకత్ ఈ విజ్ఞానం జ్ఞానము నిరపేక్షకం బాహ్యదేశకాలాద్యపేక్ష లేనిది అస్య ఈ బ్రహ్మవిదః బ్రహ్మవేత్త యొక్క బ్రహ్మహం ఇతి నేనే బ్రహ్మను అనెడు వేదనమపి జ్ఞానము కూడా తద్వత్ అటులనే బాహ్యదేశకాలాద్యపేడీ లేనిది. భానునేవ జగత్సర్వం భాసతే యస్య తేజస అనాత్మకమసత్తుచ్ఛం కిమ్ను తస్యావధాసకం. 535. భానునేవ సూర్యునిచేతవలే యస్య బ్రహ్మ యొక్క తేజస తేజస్సుచేత అనాత్మకం వాస్తవస్వరూపమేదియు లేనిదియు అసత్ అసత్తును తుచ్ఛం కావుననే తుచ్ఛమును అయిన సర్వం నమస్తమైన జగత్ జగత్తు భాసతే ప్రకాశించుచున్నదో తస్య అట్టి బ్రహ్మకు ను అవభాసకం ప్రకాశింపజేయునది కిన్ను ఏది. వేదశాస్త్రపురాణాని భూతాని సకలాన్యపి ఏనార్థవంతి తం కిన్ను విజ్ఞాతారం ప్రకాశయేత్. ఉపదేశము యొక్క ఉపసంహారము. 589. వేదశాస్త్రపురాణాన్ని వేదశాస్త్ర పురాణములను సకలాని సమసమైన భూతాని చభూతములను ఏనయే ఆత్మచే అర్థవంతి ప్రయోజనము కలవో అనగా వేదశాస్త్రాదులకు ఏ ఆత్మ పరమ ప్రయోజనమో తమ్ అట్టి విజ్ఞాతారం ఉ విజ్ఞాతను కిమ్ను ఏది ప్రకాశ ఏ ప్రకాశింపజేయును. ఏష స్వయంజ్యోతి రసంత శక్తి రాత్మా ప్రమేహ సకలానుభూత్యః యమేవ విజ్ఞాయ విముక్త బంధః జయత్యేయం బ్రహ్మవిదుత్తమోత్తమః. 2537. యం ఏవ ఏ ఆత్మనే విజ్ఞాయ సాక్షాత్కరించుకొని అయం ఈ బ్రహ్మవిదుత్తమోత్తమద్బ్రహ్మవేత్తలలో ఉత్తములలో నుత్తముడు విముక్త బంధః విడువబడిన బంధములు కలవాడే జయతి సర్వోత్కర్షగా ఉంటున్నాడో ఏషహాటి ఈ ఆత్మా ఆత్మా స్వయంజ్యోతిః స్వప్రకాశ స్వరూపము అనంతశక్త్యః అనంతశక్తులు కలది అప్రమేహ బుద్ధికి గోచరించినది అందరి యొక్క అనుభవ సకలానుభూత్యః స్వరూపమైనది. నభిద్యతే నో విషయః ప్రమోదతే న సజ్జతే నాపి విరజ్యతే చ స్వస్మిన్ సదా క్రీడతి నందతి స్వయం నిరస్తరానందరసేన తృప్తః. 538. నిరంతరానందరసేన నిరంతరమైన ఆనందరసముచే తృప్త అహతృప్తుడైన జ్ఞాని నభిద్యతేజభేదము చెందడు. విషయః విషయములచే నో ప్రమోదతే ఆనందించడు. న సజ్జతే విషయములేందు ఆసక్తుడు కాడు. న విరజ్యతేపీ చ వైరాగ్యమును కూడా పొందడు అనగా విషయములను ద్వేషించడు. సదా ఎల్లప్పుడును స్వస్మిన్ తనయందే క్రీడతి క్రీడించును స్వయంజుతానే సందతి ఆనందించును. శ్రీవివేకచూడామణి క్షుధాం దేహవ్యథాం త్యక్త్వా బాలః క్రీడతి వస్తుని తథైవ విద్వాన్ రమతే నిర్మమో నిరహం సుఖీ. 539. బాలః బాలుడు ధాం ఆకలిని యొక్క వ్యథను త్యక్త్వా విడచి వస్తుని 31 క్రీడతి క్రీడించును. విద్వాన్ జ్ఞాని తదేవ అట్లే నిర్మమః మమకారము లేనివాడై నిరహం అహంకారము లేనివాడై సుఖీ సుఖవంతుడై రమతే డొట్ ఆనందించుచుండును. దేహవ్యథాం దేహము ఆటవస్తువునందు తో చింతాశూన్యమదైన్యభయక్షమసనం పానం సరిద్వారిషు స్వాతస్త్రేణ నింకుశస్థితి రభిర్నిద్రా శ్మశానే వనే వస్త్రం క్షాళన శోషణాదర్హితం దిగ్వాస్తు శయ్యా మహీ సంచరో నిగమాన వీధిషు విదాం క్రీడా పరే బ్రహ్మణి. 540. విదాం జ్ఞానులకు చింతారుణ్యం చింతలేని దైన్యములేని భిక్షాన్నము అసనం భోజనము జలములందు పానం పానము స్వాతంత్ర్యేణ స్వాతంత్ర్యముతో నిరంకుశ ఎట్టి నిర్బంధములును లేని అలేహ భయములేని స్థిత్యః స్థితి శ్మశానే శ్మశానమునందుగాని పనే వనమునందుగాని నిద్రా నిద్ర దిక్ దిక్కు క్షాళన శోషణాదరహితం ఉతుకుట ఆరవేసి కొనుట మొదలగునవి లేని వస్త్రం వస్త్రము మహీజ భూమి వాస్తు నివాసస్థానము శయ్యాశయ్య నిగమాన వీధిషు ఉపనిషద్విధులయందు సంచార అహసంచారము సరే బ్రహ్మణి పరబ్రహ్మయందు క్రీడా క్రీడా. అదైన్యభైక్షం సరిద్వారిషు నది విమానమాలంబ్య శరీరా మేతత్ భునత్యశేషాన్ విషయానుపస్థితాన్ పఠేచ్ఛయా బాలవదాత్మవేత్తా యో వ్యక్త లీజ్లో ననుషక్త బాహ్యః. 541. యహ ఎవడు అవ్యక్త లింగః అస్పష్టమైన కనబడని వర్ణాశ్రమాది లింగములు కలవాడో అననుషక్త బాహ్యః సంగములేని బాహ్య వస్తువులు ఉపదేశము యొక్క ఉపసంహారము. 571. కలవాడో అనగా బాహ్య వస్తువులతో సంబంధము లేనివాడో సాటి ఆత్మవేత్త ఆత్మజ్ఞాని ఏతత్ ఈ శరీరం శరీరమనేడు విమానం విమానమును ఆలంబ్య ఆశ్రయించి బాలవత్ బాలుడు వలె పఠేచ్ఛయ వరులేక ఇచ్ఛచేత ఉపస్థితాన్ తమంతగా వచ్చిన అశేషాన్ సమస్తమైన విషయాన్ విషయములను భునక్తి అనుభవించుచున్నాడు. దిగంబరో వాపి చ సాంబరో వా త్వగంబరో వాపి చిదంబరస్థః ఉన్మత్తవద్వాపి చ బాలవద్వా పిశాచవద్వాపి చరత్యవన్యం. 542. చిదంబరస్థః చిద్రూపాత్మైనడు అందరములోనున్న అంబరమును ధరించిన జ్ఞాని దిగంబరో వాపి దిగంబరుడైనను సాంబరశ్చ వా వస్త్రధారియైనను త్వగంబరో వాపి నారుచీరలను ధరించినవాడైనను జీఐ ఉన్మత్తవద్వాపి ఉన్మత్తుడు వలెను బాలపద్వా బాలుడు వలెను పిశాచపద్వాపి లేదా పిశాచము వలెను అవన్యాంభూమియందు చరతి సంచరించును. కామాన్ని కామరూపి సంశ్చరతేకచరో మునియః స్వాత్మనైన సదా తుష్టః స్వయం సర్వాత్మనా స్థితః. 543. మునేహ జ్ఞాని కామాన్ని ఇష్టము వచ్చిన ఆహారమును భుజించుచు కామరూపి సన్ ఇష్టము వచ్చిన రూపము వేషాదికము కలవాడే సదా ఎల్లప్పుడును స్వాత్మనేవ స్వాత్మచితినే తుష్టః సంతసించినవాడే స్వయం తాను సర్వాత్మనా సర్వభూత స్వరూపముతో స్థితః ఉన్నవాడై ఏకచరః చరతి ఒంటరిగా తిరుగుచుండును. క్వచిన్మూడో విద్వాన్ క్వచిదపి మహారాజ విభవః క్వచిద్ క్రాంత అహ సౌమ్యః క్వచిద జగరాచార కలిత క్వచిత్ పాత్రీభూత క్వచిదవమతః క్వాప్య విదితశ్చరత్యేవం ప్రాజ్ఞః సతత వరమానంద స్థితః. 544. 672. శ్రీవివేక చూడామణి పరమానందముచే సతత పరమానంద స్థితః విచ్ఛిన్నమైన సుఖమునుభవించుచున్న ప్రాజ్ఞః ఆత్మసాక్షాత్కారమును పొందిన జ్ఞాని క్వచిత్ కొన్నిచోట్ల మూఢః మూఢుడగుచు క్వచిదపి మరికొన్నిచోట్ల విద్వాన్ పండితుడగుచు క్వచిత్ కొన్నిచోట్ల మహారాజు విభవః ఆ మహారాజా వైభవము కలవాడే భ్రాంతాః సంచారము చేయుచు క్వచిత్ కొన్నిచోట్ల సౌమ్యః సౌమ్యుడే అజగరాచారకలిత కొండ చెలువ యొక్క ప్రవృత్తిని అవలంబించిన వాడగుచు ఒకచోట నుండి కదలకుండా నోటికి అందిన ఆహారమును తినుచు క్వచిత్ కొన్నిచోట్ల పాత్రిభూతః సత్పాత్రయే గౌరవింపబడుచు క్వచిత్ కొన్నిచోట్ల అవమతః అవమానింపబడుచు క్వాపి ఇచ్చటను కూడా అవిదితః ఎవరిచేత జ్ఞానిగా గుర్తింపబడని వాడగుచు ఏవం ఈ విధముగా చరతి సంచరించుచుండును. నిర్ధనోపి సదా తుష్టో వ్యసహాయో మహాబలః నిత్యతృప్తో ప్యభుజ్జానో ప్యసమః సమదర్శనః. 545. జ్ఞాని నిర్ధనోపి ధనము లేని వాడైనను సదా ఎల్లప్పుడును తుష్టః సంతోషించుచున్నవాడు అసహాయోపి సహాయము లేనివాడైనను మహాబలః మహాబలవంతుడు అభుజ్ఞానః అపి భుజించనివాడైనను నిత్యతృప్త అహ ఎల్లప్పుడును తృప్తుడు అసమః అపి అసముడైనను సాటిలేనివాడైనను సమదర్శనః సమదృష్టి కలవాడు. అపి కుర్వన్న కుర్వాణ సభోక్త ఫలభోగ్యపి శరీర్య వ్యశరీర్యేష పరిచ్ఛిన్నోపి సర్వగః. 546. కుర్వన్నపి ఏషః ఈ జ్ఞాని ఇతరుల దృష్టిలో వివిధ కర్మలను చేయుచున్నను అకుర్వాణః చేయనివాడు వాస్తవమున కర్తృత్వము లేనివాడు ఫలభోగ్యపి కర్మఫలమును అనుభవించుచున్నను అధోక్తాభోక్త కానివాడు శరీర్యపి శరీరము కలవాడైనను అశరీరీ శరీరము లేనివాడు. వరిచ్ఛిన్నః అపి దేశకాలాదులచే పరిచ్ఛిన్నుడైనను సర్వగః అంతటను వ్యాపించి ఉన్నవాడు. ఉపదేశము యొక్క ఉపసంహారము 67. అశరీరం సదాసనమిమం బ్రహ్మవిదం క్వచిత్ ప్రియాప్రియేణ స్పృశతస్తథైవ చ శుభాశుభే. 547. అశరీరం శరీరరహితుడును సదా ఎల్లప్పుడును సంతం సద్రూపుడును అగు ఇమం ఈ బ్రహ్మశ్రీదం బ్రహ్మవేత్తను క్వచిత్ ఇచ్చటను ప్రియాప్రియే ప్రియము అప్రియము తథైవ మరియు శుభాశుధే శుభము అశుభమును నస్పృశతః స్పృశింపవు. స్థూలాది సంబంధవతో భీమానినః సుఖం చ దుఃఖం చ శుభాశుభే చ విధ్వస్తబంధస్య సదాత్మనో మునేః కుతః శుభం వాప్య శుభం ఫలం వా. 548. సుఖం చ సుఖము దుఃఖం చ దుఃఖము కుభాశుభే చ శుభాశుభములును స్థూలాది సంబంధవతః అస్థూలదేహాదులతో సంబంధముగల అభిమానినః అభిమానవంతుడైన అజ్ఞానికి ఉండును విధ్వస్తబంధస్య తొలగనబంధములు కలవాడును సదాత్మన సద్రూపుడును అగు మునేహ జ్ఞానికి శుభం వాపి శుభముగాని ఫలం వా ఫలముగాని అశుభం వాపి అశుభఫలముగాని కుతః ఎట్లు ఉండును తమసా గ్రస్తవద్భానాదగ్రస్తోపి రవిర్ణనే. 8. గ్రస్త ఇత్యుచ్యతే భ్రాంత్యా హేజ్ఞాత్వా వస్తులక్షణం. 549. రవ్యః సూర్యుడు తమసూచేత అగ్రస్తోపి మృంగబడకపోయినను గ్రస్తవత్ మృంగబడినవాని వలే భానాత్ కనబడుత వలన భ్రాంత్యా భ్రాంతిచేత వస్తులక్షణం వస్తుస్వరూపమును అజ్ఞాత్వా తెలియక జనేహ జనులచే గ్రస్తః ఇతి మృంగబడినాడు అని ఉచ్యతే హి చెప్పబడుచున్నాడు కదాహ. తద్వద్దేహాదిబన్భ్యో విముక్తం బ్రహ్మవిత్తమం పశ్యంతి దేహివన్ముఢాః శరీరాభాసదర్శనాత్. శ్రీవివేక 38. 524. శ్రీవివేక చూడామణి తద్వత్ అటులనే దేహారిబద్ధేభ్య దేహాదిబంధముల నుండి విముక్తం ముక్తుడైన బ్రహ్మవిత్తమం బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుని మూఢాహ మూఢులు శరీరాభాసదర్శనాత్ శరీరాభాసము కనబడుట వలన దేహివత్ దేహము కలవానిని వలె పశ్యంతి చూచుచున్నారు. అహిర్నిర్ల వైనివాయం ముత్తదేహస్తు తిష్ఠతి ఇతస్తతశ్చాల్యమానో యత్కించిత్ ప్రాణవైన. 551. అయం ఈ జ్ఞాని నిల్వైని కోసము విడిచిన అహిరివ సర్పము వలె ముక్తదేహ విడువబడిన దేహము కలవాడే ప్రాణవాయున ప్రాణవాయువు యత్కించిత్ ఏ కొంచెము ఇతస్తత ఇటునటు చాల్యమానః చలింపజేయబడుచు తిష్ఠతి ఉండును. టి ప్రోతసా నియతే దారు యథా నిన్నోన్నత స్థలం దైవేన నియతే దేహో యథాకాలోపభుక్తిషు. 552. దారు కగ్గా యథా ఏ విధముగా ప్రోతసాజల ప్రవాహముచేత నిమ్నోన్నత స్థలం వల్లకు ప్రదేశములకును ఎత్తు ప్రదేశములకును నియతే తీసుకుని వెళ్ళబడనో ఆ విధముగనే దేహ జాని యొక్క దేహము యథాకాలోపభుక్తిషు ఆయా కాలములకు సంబంధించిన భోగములయందు భోగములను గూర్చి దైవేన దైవముచే నియతే తీసి కొని వెళ్లబడును. 9. ప్రారబ్ధకర్మ పరికల్పితవాసనాభి సంసారివచ్చరతి భుక్తిషు ముక్తదేహః సిద్ధః స్వయం వసతి సాక్షివదత్ర తూష్ఠీం చక్రస్య మూలమివ కల్పవికల్పశూన్య. 553. ముక్తదేహః ముక్తు నియొక్క దేహము ప్రారబ్ధకర్మ పరికల్పిత వాసనాభ్యాః ప్రారబ్ధకర్మలచే కల్పితములైన ఏర్పడిన వాసనలచే భుక్తిషు భోగముల విషయమున సంసారిపత్సంసారి యొక్క దేహము ఉపదేశము యొక్క ఉపసంహారము. 675. పలే చరతి సంచరించుచున్నది సిద్ధః ముక్తిని పొందినవాడు చక్రస్య తిరుగుచున్న చక్రము యొక్క మూలమిప తాను మాత్రము తిరుగకుండగా స్థరముగనున్న ఇరుసువలే స్వయం తాను కల్పవికల్ప శూన్యః కల్పనలు వికల్పములు లేనివాడై అత్ర ఈ శరీరమున సుస్జీ మౌనముగా క్రియాశూన్యుడై వసతి నివసించును. నైవేంద్రియాని విషయేషు నీప్క ఏషః నైవాపయంక అపదర్శన లక్షణస్థః నైవ క్రియా ఫలమవేష దపేక్షతే సహస్వానందపాన రసపాన సుమత్త చిత్తః. 554 ఉపదర్శన లక్షణస్థాచర్శనోపకార్యగు దీపాదుల పంటి లక్షణము గల శంకర భగవత్పాదుల కాలమున ఉన్నదో లేదో తెలియదు. కాని ఉపదర్శన అనుదానికి ఆధునిక దృష్టితో కండ్లతోడు అని అర్థము కూడా చెప్పవచ్చును. ఏషః ఈ ఆత్మ ఇంద్రియాని ఇంద్రియములను విషయేషు భోగ్య విషయములయందు నైవనీకు నియమించడు ప్రవర్తింపజేయుడు నైవ అపేస్కే వాటి నుంగి మరలించడు. స్వానంద సాంద్రరసపాన సుమత్ చిత్తః స్వానండమనెడు చిక్క నిరసము యొక్క పానము చేత మదించిన చిత్తము కలవాడై ఈషత్ కొంచెమైనను క్రియాఫలం కర్మఫలమును నైవాపేక్షతే అపేక్షింపడు. లక్ష్యాలక్ష్యగతిం త్యక్త్వాయశ్చేత్ కేవలాత్మన శివ ఏవ స్వయం సాక్షాదయం బ్రహ్మవిదుత్తమః. 555 ఎవడు లక్ష్యాలక్ష్యగతం కంటికి కనబడు ఎహలోకమునకును కనబడని పరలోకమునకును సంబంధించిన గమనమును త్యక్త్వా విడిచి ఈ కేవలాత్మన అద్వితీయత్మ స్వరూపముతో తిష్టేత్ ఉండును అయం ఈ బ్రహ్మవిదుత్తమ బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు స్వయం తాను సాక్షాత్ సాక్షాత్తు శివః ఏవ శివుడే. జీవన్నేవ సదా ముక్తః కృతార్నో బ్రహ్మవిత్తమః ఉపాధినాశాద్ బ్రహ్మైవ సన్ బ్రహ్మాస్యేతి నిర్ద్వయం. 576 శ్రీ వివేక చూడామణి జీవన్నేవ జీవించియుండగనే సదా ఎల్లప్పుడును ముక్తః ముక్తుడైన కృతార్థః కృతార్థుడైన బ్రహ్మచిత్తమః బ్రహ్మవేత్త బ్రహ్మైవ సన్ బ్రహ్మగానే ఉన్నవాడే. ఉపాధినాశాత్ ఉపాధి యొక్క నాశము వలన నిర్ద్వయం ద్వితీయరహితమైన బ్రహ్మ బ్రహ్మను అప్యేతి చేరును. శైలుషో వేష సద్భావభావయోశ్చ యథా పుమాన్ తథైవ బ్రహ్మవిచ్చేష్ట సదా బ్రహ్మైవ నాపరః. 557 శైలుషః నటుడు వేషసద్భావభావయో చా స్త్రీ వేషమున్నను కాకున్నను యథాయ విధముగా పుమాన్ పురుషుడో తథైవ అట్లే బ్రహ్మవిచ్చేష్ట బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన జాని సదా ఎల్లప్పుడును బ్రహ్మైవ బ్రహ్మయే. అపరః బ్రహ్మభిన్నుడు నౌకాదు. యత్ర క్వాపి విశేణం పర్ణమివ తరోర్వపుః పతనాత్ బ్రహీభూతస్యేయతేహ ప్రాగేవ హి తచ్చిదగ్నినా దగ్ధం. 558 యత్ర క్వాపి ఎచ్చటనో ఒకచోట విశీనం రాలిపోయిన తరోహ వృక్షస్ యొక్క పణమివ ఆకువలే బ్రహ్మీభూతస్య బ్రహ్మీభావమును పొందిన యతేహ జ్ఞాని యొక్క తత్ వపురః శరీరము పతనాత్ పడిపోవుటకంటే మరణించుటకంటే ప్రాగేవ ముందుగానే చిదగ్నిన జ్ఞానాగ్నిచే దగ్ధం హి కాల్చబడినది కదా. సదాత్మని బ్రహ్మణి తిష్టతో మునేహ పూర్ణాద్వయానందమయత్మన సదా నదేశకాలాద్యుచిత ప్రతీక్షాత్వం మాంస విటిపియే విసర్జనాయ. 559 అద్వితీయమునగు ఆనందస్వరూపముతో సదా ఎల్లప్పుడును పూర్ణాద్వయానందమయత్మన పూర్ణము సదాత్మని సద్రూపమగు బ్రహ్మణి బ్రహ్మయందు తిష్టతః ఉంటున్న మునేమునికి ఉపదేశము యొక్క ఉపసంహారము. 577 త్వభ్యాంసవిట్ పిండ విసర్జనాయ త్వజ్మాంసమయమైన శరీరమును విడుచుటకు దేశకాలాద్యుచిత ప్రతీక్షా దేశకాలాదులగు ఉచిత విషయముల నిరీక్షణము న ఉండదు. దేహస్య మోక్షోనో మోక్షోన దన్నస్య కమండలో అవిద్యాహృదయగ్రస్థిమో మోక్షో యతస్తతః. 560 యతః ఏ కారణము వలన అవిద్యాహృదయగ్రంథి మోక్షః అవిద్యారూపమైన హృదయగ్రంథి యొక్క మోక్షమే మోక్షః మోక్షము తతః ఆ కారణము వలన దేహస్య దేహం యొక్క మోక్షః మోక్షము మోక్షః నో మోక్షము కాదు. దండస్య దండము యొక్కయు కమండ లోహ కమండలము యొక్కయు మోక్షము కూడా నగ్ మోక్షము కాదు. కుల్యాయ మథ న్యం వా శివక్షేత్రేపి చత్వరే పర్ణం పతతి చేత్తేన తరోహ కిన్నో శుభాశుభం. 561 కుల్యాయం కాలవలో కాని అథ లేక నద్యాం వా నదిలో కాని శివక్షేతేపి శివక్షేత్రమునందుగాని చత్వరి చతుష్పథమునందుగాని వర్ణం ఆకు పతతి చేత్ రాలినచో తేనదానిచేత తరోహ వృక్షమునకు శుభాశుభం శుభము కాని అశుభము కాని కిన్ను ఏమియుండును. పత్రస్య పుష్పస్య ఫలస్య నాశవ దేహేంద్రియ ప్రాణధియం వినాశః నైవాత్మనః స్వస్య సదాత్మకస్య నందాకృతే వృక్షవదాస్త ఏషః. 562 వినాశః నాశనము పత్రస్య ఆకు యొక్కయు పుష్పస్య పుష్పము యొక్కయు ఫలస్య ఫలము యొక్కయు నాశవత్ నాశము వలె దేహేంద్రియ ప్రాణధియం దేహమునకు ఇంద్రియములకు. శ్రీవివేక చూడమని 678 ప్రాణములకు బుద్ధికి మాత్రమే కలుగునది సదాత్మకస్య సద్రూపమును ఆనందాకృతేహ ఆనంద స్వరూపమును అగు స్వస్యతనయుక ఆత్మనః ఆత్మకు ఏషః ఈ వినాశము వృక్షవత్ వృక్షమునకు వలె నాస్తే లేదు. ప్రజ్ఞానఘన ఇత్యాత్మలక్షణం సత్యసూచకం అనుద్యోపాధిరస్యేవ కథయంతి వినాశనం. 563 ప్రజ్ఞానఘనః ఇత్యాత్మపూర్తిగా జ్ఞానస్వరూపమైనది అని సత్యసూచకం సత్యత్వమును సూచించు ఆత్మలక్షణం ఆత్మ యొక్క లక్షణమును అనుద్య అనువదించి ఉపాధికస్య ఏవ ఉపాధికో సంబంధించిన దానికే వినాశనం నాశమును కథయంతి చెప్పుచున్నారు. అవినాశీ వా అరేమాత్మేతి శృతిరాత్మనః ప్రబ్రవిత్య వినాశిత్వం వినశ్యత్స్వ వికారిషు. 564 అవినాశీ వా అరే అయమాత్మ ఈ ఆత్మ వినాశరహితమైనది ఇతి శృతహాను శృతి వికారిషు వికారులగు దేహేంద్రియాదులు వినశ్యత్సు నశించుచుండగా నశించుచున్నను ఆత్మనః ఆత్మ యొక్క అవినాశిత్వం వినాశరాహిత్యమును ప్రవీతి చెప్పుచున్నది. పాషాణవృక్ష తృణధాన్యకటాంబరాద్య దగ్ధభవంతి హి ముదేవ యథాతథైవ దేహేంద్రియాస్మన అది సమస్త దృశ్యం జానాగ్నిదగ్ధ ముపయాతి పరాత్మభావం. 565 పాషాణవృక్ష తరుణధాన్యకటాంబరాద్యా హరాళ్ళు వృక్షములు గడ్డి ధాన్యము చాప వస్త్రము మొదలగునవి దగ్ధ కాల్చబడినవై యథ ఏ విధముగా ముదేవ మట్టిగానే భవంతి అగునో తథైవ అట్లే దేహేంద్రియాస్మన అది దేహములు ఇంద్రియములు ప్రాణ ఉపదేశము యొక్క ఉపసంహారము. 579 ములు మనస్సు మొదలైన సమస్త దృశ్యం సమస్తమైన దృశ్య పదార్థము జ్ఞానాగ్నిదగ్ధం జ్ఞానాగ్నిచే దగ్ధమైనదే పరాత్మభావం పరమాత్మస్వరూపత్వమును ఉపయాతి పొందును. విలక్షణం యథాధ్వాంతం లీయతే భానుతేజసి తథైవ సకలం దృశ్యం బ్రహ్మణి ప్రవలీయతే. 566 విలక్షణం తేజస్సుకం భిన్నమైన స్వభావము గల ధ్వాంతం అర్ధకారము యథా ఏ విధముగా భానుతేజసి సూర్యుని యొక్క తేజస్సునందు లీయతే విలీనమగునో తథైవ అటులనే సకలం సమస్తమైన దృశ్యం దృశ్యము బ్రహ్మణి బ్రహ్మయందు ప్రవీయతే లీనమగును. ఘటే నష్టే యథా వ్యోమ వ్యోమైన భవతి స్ఫుటం తథేవోపాధి విలయే బ్రహ్మైవ బ్రహ్మవిత్స్వయం. 567 ఘటే ఘటము నష్టే నశించినదగుచుండగా వ్యోమ ఘటాకాశము స్ఫుటం స్ఫుటముగా వ్యోమైన ఆకాశముగానే భవతి అగునో తథైవ అటులనే ఉపాధి విలయే ఉపాధి లీనమైన దగ్గుచుండగా బ్రహ్మవిత్ బ్రహ్మవేత్త స్వయం తాను బ్రహ్మైవ బ్రహ్మగానే భవతి అగును. క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యాత్మ విమ్ముని. 568 క్షీరే క్షీరమునందు క్షిప్తం ఉంచబడిన క్షీరం క్షీరము తైలే తైలమునందు ఉంచబడిన తైలం తైలము జలే జలమునందు ఉంచబడిన జలం జలము యథా ఏ విధముగా సంయుక్తం కలిసిపోయినదే ఏకతాం ఏకత్వమును యాతి పొందునో ఆత్మవిత్ ఆత్మవేత్తయైన మునేహ జ్ఞాని తథా ఆ విధముగా ఆత్మని ఆత్మయందు ఏకత్వమును పొందును. $80 శ్రీ వివేక చూడామణి. ఏవం విదేహ కేవల్యం సన్మాతత్వ మఖబ్దితం బ్రహ్మభావం ప్రపద్యేష యతిరావర్తతే పునః. 569 ఏవం ఈ విధముగా ఏషః ఈ యతః జ్ఞాని అఖండితం అఖండితమైన సన్మాతత్వం కేవల సద్రూపమున నుండుట అనెడు స్వరూపము గల విదేహ కేవల్యం విదేహముక్తి ఎనెడు పేరు గల బ్రహ్మభావం బ్రహ్మత్వమును ప్రపద్య పొంది పునః మరళ నావర్తతే జన్మమరణాదులను పొందడు. సదాన్మేకత్వ విజ్ఞానదద్ధావిద్యాదివశ్మన అముష్య బ్రహభూతత్వాద్ బ్రహ్మణ కుత ఉద్భవ. 570 సదాత్మేకత్వ విజ్ఞానదద్ధావిద్యాదివశ్మన సద్రూపమగు ఆత్మతో ఆత్మయొక్క ఏకత్వం యొక్క విజ్ఞానముచే దగ్ధమైన విద్యాది శరీరము గల అముష్య ఈ జ్ఞాని బ్రహ్మభూతత్వాద్ బ్రహ్మభావమును పొందియుండుటచే అతనికి పునరావృత్తి లేదు. బ్రహ్మణ తద్బ్రహ్మకు ఉద్భవ పుట్టుక కుతైట్లు కలుగును. మాయకల్తీ బంధమోక్షణ సహస్వాత్మని వస్తుతః యథారజ్జా నిష్క్రియాయం సర్పాభాస వినిర్గమౌ. 571 నిష్క్రియాయం క్రియాశూన్యమైన రజ్జారజ్జువునందు సర్పాధాస వినిర్గమౌ సర్పాభాసము కాని అది తొలగిపోవుటగాని యథా ఏ విధముగా లేవో మాయకపౌ మాయాకల్పితములగు బద్ధ మోక్ష బంధ మోక్షములు స్వాత్మని స్వాత్మయందు వస్తుతః వాస్తవమున నస అహలేవు. ఆవృతేహ సదసత్వాభ్యాం వర్తవ్యే బద్ధమోక్షణే నావృతిర్బ్రహ్మణః కాచి దాన్యభావాధనావృతం యద్యస్త్యదే తవతః స్యాద్వైతం నో సహతే శ్రుత్యః. 572 581 ఉపదేశము యొక్క ఉపసంహారము. అవృతేహ ఆవరణము యొక్క సదసత్వాధ్యాం సదసత్వములచే ఆవరణము ఉండుట లేకపోవుట అనుదానిని బట్టి బంధమోక్షణే బంధము మోక్షము వరుసగా వక్తవ్యే చెప్పదగినవి. వాస్తవమున బ్రహ్మణ బ్రహ్మకు ఆవృత ఆవరణము కాచిత్ ఏదియు నలేదు. అన్యాభావాత్ బ్రహ్మభిన్నమగునది ఏదియు లేకపోవుటచే అనావృతం బ్రహ్మ అనావృతము అస్తియది. బ్రహ్మభిన్నమగు ఆవారకము ఉన్నచో అద్వైత హాన్యః అద్వైతం యొక్క హాని సాత్ అగును. శృతిః శృతి ద్వైతం ద్వైతమును నో సహతే సహించదు అంగీకరింపదు. బంధశ్చ మోక్షశ్చ మూషైన మూఢా బుద్ధేర్గుణం వస్తుని కల్పయంతి దృగావృతిం మేఘకృతాం యథారవాయతో ద్వయ సంగచి దేకమక్షరం. 573 బంధః చ బంధము మోక్షః చ మోక్షము మూషైవ అసత్యముగనే మూఢాః మూఢులు బుద్ధేః బుద్ధి యొక్క గుణం గుణమును వస్తుని వస్తుభూతమగు ఆత్మయందు మేఘకృతాః మేఘముచే చేయబడిన దృగావృతిం దృష్టి యొక్క ఆవరణను రవ సూర్యుని యందు యథా ఎటులను ఆ విధముగనే కల్పయంతి కల్పించుచున్నారు. యతః ఏ కారణము వలన అక్షరం నాసరహితమగు బ్రహ్మ అద్వయ సంగచిత్ అద్వితీయము సంగరహితము కేవల చిద్రూపము అస్థితి ప్రత్యయో యశ్చ యశ్చ నాస్థితి వస్తుని బుద్ధిరేవ గుణావేతౌ నతు నిత్యస్య వస్తునః. 574 వస్తుని యథార్థమగు బ్రహ్మరూప వస్తువునందు అస్థి ఇతి ఉన్నది. అవి యహ ఏ ప్రత్యేహ జ్ఞానము కలదో నాస్థితి లేదు అని యహ చ ఏ జ్ఞానము కలదో ఏతా ఈ జ్ఞానములు బుద్ధేహ ఏవ బుద్ధి యొక్క మాత్రమే గుణగుణములు తూత్కాని నిత్యస్య నిత్యమైన వస్తువు యొక్క గుణములు నకావు. 582 శ్రీ వివేక చూడామణి. అతస్తామాయ రప్తాబద్ధమోక్షాన చాత్మని నిష్కలే నిష్క్రియే శాస్త్రే నిరవధ్యే నిరగనే అద్వితీయే పరే తత్తే వ్యోమవత్కల్పన కృతః. 575. అత కారణము పలన మాయ మాయచేత కప్తా కల్పితములగు తో ఉన్నది లేదు అనెడు ఆజ్ఞాసములును బద్ధమోషౌ బంధమోక్షములును ఆత్మని ఆత్మయందు నా లేవు నిష్కలేదా అవయవశూన్యమును నిష్క్రియే క్రియాశూన్యమును సాక్తే శాంత నిరవధ్య దోషరహితమును నిరణ్ణునే నిశ్లేపమును అద్వితీయే ద్వితీయరహితమును అగు పఠితత్వే పరతత్వమునందు వ్యోమవత్ ఆకాశమునందువలే నిష్కలే ఇత్యాది విశేషణములు ఆకాశమునకు కూడా సరిపడును. కల్పన కల్పన భేదాది కల్పన కుతః ఎట్లు ఉండును? మును న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షు న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. 576. నిరోధః ప్రళయము నౌలేదు, ఉత్పత్త్యః చ సృష్టికుడా నలేదు, బద్ధః బద్ధుడు నజలేడు, సాధకః సాధకుడు నజలేడు, ముముక్షః మోక్షేచ్ఛ కలవాడు నలేదు, ముక్తః ముక్తుడు కూడా నవై లేడు. ఇతి ఇట్లు ఏషా ఇది పరమార్థత పరమార్థము. సకల నిగమ చూడా స్వాంత సిద్ధాంత గుహ్యం పరమిద మతిగుహ్యం దర్శితం తే మయాద్య అపగత కలిదోష కామ నిర్ముక్త బుద్ధి స్తదతులు మసకృత్వం భావేదం ముముక్ష. 577. అద్య ఇప్పుడు మయాజనచేత తేనికు సకల నిగమ చుడ స్వాంత సిద్ధాంత గుహ్యం సమస్తమైన ఉపనిషత్తుల యొక్క సారభూతమగు సిద్ధాంతరూపము రక్షణీయము అయిన ఇదమి అతిగుహ్యం అతిరహస్యమైన వరం పరతత్వము దర్శితం చూపబడినది. 5. ఉపదేశము యొక్క ఉపసంహారము. తత్ ఆ కారణము వలన ముముక్షః మోక్షేచ్ఛగల త్వం నీవు అపగత కలిదోష తొలగిన కలిదోషములు గలవాడపై కామనిర్ముక్త బుద్ధి 88 కామనంచే విడువబడిన బుద్ధి గలవాడపై కామశూన్యమైన బుద్ధి గలవాడవై అసకృత్ మాటిమాటికిని అతులం సాటిలేని ఇదం ఈ తత్వమును భావయ భావన చేయుము